జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం, తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం, రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయుద్ధం. పరమ భాగవతులారా, ఆంజనేయస్వామి లక్షణాలను రామచంద్రస్వామి చక్కగా తెలియచేశారు. ఇవి ఆచార్య లక్షణాలు అని కూడా మనకి చెబుతూ ఉంటారు పెద్దలు. అంటే వేదములు, వేదాంగములు, వ్యాకరణము, అలా శబ్దము మొత్తమంతా కూడా తెలిసి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి ఆచార్యునికి. ఇతరులకు ఉపదేశం చెయ్యాలి అనంటే తనకన్నీ తెలిసి ఉండాలి. తను మాత్రమే తరించాలి అనంటే ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఆచార్యులను ఆశ్రయించి ఆయన ఇచ్చిన మంత్రాన్ని ఆవృత్తి చేసుకుంటూ చెప్పిన విధంగా ఆ భగవానుని పరమాత్మని ధ్యానం చేసుకుంటూ తలంచుకుంటూ హాయిగా మోక్షానికి వెళ్ళిపోవచ్చు ఆయన సాన్నిధ్యానికి. కానీ ఇతరులకు చెప్పాలి అన్నప్పుడు మాత్రం అన్నీ తెలిసి ఉండాల్సిందే. ఆచార్యుడు అంటే మరి చెప్పేవాడు కనుక ఆయనకి అన్నీ తెలిసి ఉండాలి. శబ్దబ్రహ్మణి నిష్ణాత అని చెప్తూ ఉంది భాగవతం కూడా. శబ్దబ్రహ్మ అంటే మాటలు, మనకి వాక్యములు, వీటి అర్థములు. ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పుడు సర్వే శబ్దాః చదచిద్ విశిష్ట పరమాత్మను వాచకాః అంటారు రామానుజుల వారు వేదార్థ సంగ్రహంలో. ఈ శబ్దములు అన్నీ కూడా మనం మాట్లాడుకునేటటువంటివి. అన్ని శబ్దములు కూడా చిత్తు అచిత్తు జీవుడితో ప్రకృతితో కలిసి ఉన్నటువంటి పరమాత్మకే చెందినవి అంటాడు ఆయన. అన్ని మాటలు ఆయనయే, నువ్వే పేరు చెప్పినా అన్నీ ఆయనదే. అహం బ్రహ్మాస్మి అన్నా పరమాత్మకే, నేను బ్రహ్మనే అని ఎవరంటున్నారయ్యా అంటే లోపల ఉన్న పరమాత్మ అంటున్నాడు. మరి పరమాత్మ బ్రహ్మేగా, దీనికోసమై పెద్ద తంటాలు పడాల్సిన పని లేదు. అహం వృషాధ్రిపతి అస్మి అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వృషాధ్రిపతి అస్మి అని అంటే ఈ శరీరమా, ఈ జీవుడా, లోపల ఉన్న దేవుని వరకు పోతుంది ఈ పదం. ప్రతిదానికి అంతే కనుక అన్ని పదాలు ఆయనవే. ఈ జ్ఞానము కలిగి ఉంటే ఎవ్వరి మీద ద్వేషము అనేది రాదు. మొత్తం పరమాత్మ, జగత్తంతా కూడా హరిమయము. అలా భావించుటయే శబ్దబ్రహ్మయందు నిష్ణాతుడై ఉండుట. మరి అలాంటి వాడు పరబ్రహ్మనే పొందుతాడు. అంత కనిపించేది పరబ్రహ్మే కదా, అటువంటి వాడు ఆచార్యుడుగా అర్హుడు. ఆంజనేయస్వామి కూడా అలాగే చూపాడు, అంతా రామమయం కనుక అటువంటి ఆయనతో జాగ్రత్తగా మాట్లాడాలి సుమా, లక్ష్మణ అని చెప్పారు. మరి ఈయన ఏమంటండి లక్ష్మణస్వామి అంటే విష్ణుమూర్తి నాలుగు రకాలుగా వచ్చాడు అని ఆయన భాగాలే అని వాల్మీకి చెబుతాడు. కానీ లోకంలో మాత్రం లక్ష్మణస్వామి అంటే ఆదిశేషుడు అనేది బాగా పడిపోయే ఉంది లోకంలో. దానివల్ల మన అది అవునా కాదానికి అనదానికి, అవును లక్ష్మణుడు విష్ణుమూర్తి అవతారమే, ఆదిశేషుడే రెండు కూడా. ఎలాగోనంటే విష్ణుమూర్తి అసలు అంతర్యామిగా ఆయనే కదా ఉండేది అందరికీ కూడా. అందరూ పరమాత్మ స్వరూపులే. దాంట్లో శేషుని యొక్క జ్ఞానాంశం ఉంటుంది ఆ జీవుని యందు. నిత్యసూరి జీవులు అందరూ జీవులే, పరమాత్మ ఒక్కడు తప్ప అంత జీవులే. ఒక్క పరమాత్మ ఆయన పురుషోత్తముడు, అంత పురుషులు కనుక ఆయన వేయి శిరస్సులు కలవాడట. ఆయన ఒక్కొక్క శిరస్సుకి పాముకి రెండు నాలుకలు ఉంటాయి, అంటే 2000 నాలుకలు. అప్పుడు 2000 నాలుకలతో 2000 భాషలను, భాషల వ్యాకరణాన్ని శాసించగలవాడు ఆయన. ఆ తర్వాత మనకి కలియుగంలో పతంజలి మహర్షి వ్యాకరణం ఆయన రాశాడు, భాష్యం అంటారు. ఆ పతంజలిని ఆదిశేషుని అవతారం అని చెప్తారు. అలాగే భగవద్ రామానుజులు ఆదిశేషుని అవతారం. ఈయనేమో బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు రామానుజాచార్యుల వారు, వ్యాకరణ సూత్రాలకి పాణిని సూత్రాలకి భాష్యం రాసిన వాడు పతంజలి. ఈ శబ్దశాస్త్రమునందు నిష్ణాతులు వీళ్ళందరూను కనుక అటువంటి ఆయనని జాగ్రత్తగా మాట్లాడమంటూ ఉన్నారు అన్నమాట. అత ఆంజనేయ స్వామి యొక్క ఆ వ్యక్తిత్వం ఏమిటి ఒక్కసారి చూసినట్లయితే, కేవలము దూత మాత్రమే కాదు, భక్తుడు మాత్రమే కాదు, మహాజ్ఞాని ఆయన. జాగ్రత్తగా అంటే ఆయన కూడా జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అని అంటే, మీరు ఎందుకు వచ్చారు అరణ్యాలకు అంటూ ఉన్నారు కనుక చెప్తూ ఉన్నాడు ఆయన. రాజా దశరథో నామ జ్యుతిమాన్ ధర్మవత్సలః. అయ్యా దశరథుడు అని మహారాజు, ఆయన ధర్మము స్వరూపమైనది అటువంటి ఆయన ఒక మాట ఇచ్చాడు మా అమ్మకు. ఆ మాట ప్రకారంగా మేము అడవులకు వచ్చాం. అహమస్య అవరోభ్రాత గుణైర్దాస్యముపాగత. మరి నేను అస్య అతనికి, అవరహ అతనికంటే చిన్నవాడిని, భ్రాత సోదరుడును, గుణై దాస్యముపాగత, నేను గుణములు ఆయన గుణములను చూసి దాస్యం చేయటానికి వచ్చా. నేను ఆయనకు దాసుడను, నా దృష్టిలో నేను ఆయనకు దాసుడనే, కానీ ఆయన మాత్రం సోదరుడు అంటాడు. అహమితి భవానస్య కా ఇచ్చాకాంక్షాయామాహ, నువ్వు ఎవరివేనంటే చెప్తూ ఉన్నారని మనకి గోవిందరాజు ఏము ఆయన అందిస్తారు. అస్య అవరో భ్రాత ఏతదభిప్రాయేణ భ్రాత అస్మి, ఆయన అభిప్రాయంలో నేను సోదరుడిని. అహంతు గుణైర్దాస్యం పాగత గుణవశీకృత హృదయ సన్ తస్య దాసోస్మి. నేను అయితే ఆయనకి దాసుడను అనే అంట. ఆయన గుణములు, మరి ఇప్పటి వరకు రాముని గుణములతోనే కదా అసలు రామాయణ కథ ఆరంభమైనదంతా. ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఆ గుణములను చూసి మనం చెప్పుకుంటూ ఉంటాము ఆ చరిత్ర. అంత గొప్ప గుణములు రాముని గుణములు. నేను కూడా ఇలా అడవులకు వచ్చేసానయ్యా. వచ్చేస్తే రక్షస అపహృత భార్య రహితే కామరూపిణ. అక్కడ ఇలా ఉన్నాం 14 సంవత్సరాలు, చిత్రకూటము అలా బయలుదేరి వచ్చాం, దండకారణ్యంలో నివాసం చేశాం. చివరి సంవత్సరంలోకి వచ్చేస్తే మాయావి అయినటువంటి ఎవడో రాక్షసుడు అపహరించేశాడు మా వదిన గారిని. ఆమెను వెతుకుతూ మేము వస్తూ ఉంటే మాకు సుగ్రీవునితో స్నేహం చెయ్యమని మాకు చాలామంది చెప్పారు. అహంచైవ హి రామశ్చ సుగ్రీవం శరణంగతౌ. నేను రాముడు కూడా సుగ్రీవుని శరణు కోరుతూ ఉన్నాం. ఏష దత్వా చ విత్తాని ప్రాప్య చ అనుత్తమం యశః లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. మరి నేను ఎలాగూ కోరుతూ ఉన్నానంటూ మా అన్న కూడా, ఆయన మంచి గొప్ప యశస్సు కలిగినటువంటి వాడు, లోకనాథుడు పూర్వం అంటే ప్రపంచానికి అధినేత ఆయన, కానీ ఇప్పుడు సుగ్రీవుడిని నాథుడుగా కోరుతూ ఉన్నాడు. సుగ్రీవుడిని నాథుడుగా కోరుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు సుగ్రీవునితో స్నేహం చేసి ఆయన ద్వారా భార్య ఈయనకి తెచ్చుకోగలగాలి. ఇప్పుడు పితాయస్య పురాహ్యాసీతు శరణ్యం ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగతః. పూర్వము ఎవని తండ్రి లోకానికి శరణు కల్పించాడు అంటే దశరథ చక్రవర్తి, అందరినీ ఆయన కాపాడాడు. ఇప్పుడు ఆయన కుమారుడు సుగ్రీవుడిని శరణు పొందుతూ ఉన్నాడయ్యా. సర్వలోకస్య ధర్మాత్మా శరణ్య శరణం పురా గురుర్మే రాఘవసోయం సుగ్రీవం శరణంగత. ధర్మాత్ముడు లోకములకు అధినాథుడు పూర్వము అటువంటి నా అన్న ఇప్పుడు సుగ్రీవుడిని శరణు పొందటానికి వచ్చాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యురిమః ప్రజాః సరామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే. సుగ్రీవునితో స్నేహం చేయటానికి వచ్చాడు. మామూలుగా ఎలా చెప్తూ ఉన్నాడు, మామూలుగానే చెప్తున్నాడు, ఏదో ఏమీ చేత కానివాడు, ఎందుకు పనికిరానివాడు అని అనుకోవలసిన అవసరం లేదు. ఆ మాటలు చెప్పట్లేదు ఆయన. ఈయన ఎటువంటి వాడు, సామాన్యుడు కాదని చెబుతూ ఉన్నాడు. అటువంటి వాడు స్నేహాన్ని కోరుతూ ఉన్నాడు. మరి ఎవరు సామాన్యుడు మాట ఏదో ఆయన చేత లబ్ధి పొంది లాభం పొంది తన దారిని తాను పోయేవాడైతే ఎవడండి చూసేది, ఎవడుంటాడు? దేహిమే దదామితే అని లోకమంతా నువ్వు నాకేమిస్తావు, అప్పుడు నేను నీకేదైనా ఇస్తా. దేహిమే నువ్వు నాకిస్తే, దదామితే నీకిస్తా నేను. ఇదే లోకం కనుక సుగ్రీవుడిని ద్వారా ఏదో లబ్ధి పొంది వెళ్ళిపోయేవాడు కాదు సుమా, సామాన్యుడు అనుకుంటున్నావేమో అని అలా కాక ఇలా చెబుతూ ఉన్నాడు. ఈయన కూడా అద్భుతంగా చెప్తున్నాడు. మరి చూసాము ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట ఆంజనేయ స్వామి. ఎలా అయితే ఈ ఇద్దరిని కూడా ఆయన సంబోధించి చెప్పాడో, ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏన సర్వగుణోపేతాః పృథివ్యాం సర్వపార్థివాః మానితా సతతం రాజ్ఞా సదా దశరథేన వై తస్య అయం పూర్వజః పుత్రస్త్రిషు లోకేషు విశ్రుతః సుగ్రీవం వానరేంద్రం తు రామ శరణమాగతః. పూర్వం రాజులందరూ కూడా ఏ దశరథ చక్రవర్తిని శరణు పొంది రక్షణ పొందారో ఆ దశరథ చక్రవర్తి కుమారుడు ఇప్పుడు సుగ్రీవుడిని రక్షణ కోసమై వచ్చాడయ్యా, సుగ్రీవ రక్షణ కోసం. శోకాభిభూతే రామే తు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవ ప్రసాదం హరియూధపః. కనుక అలా భార్యావియోగములో దుఃఖించేటటువంటి నా అన్నకు ఆ సుగ్రీవునితో స్నేహం కలిగేటట్లు చేయవయ్యా, కర్తుమర్హతి అతనితో స్నేహం కలిగేటట్లుగా చేయటానికి నీవు తగిన వాడవి సుమా అని లక్ష్మణస్వామి చెప్పాడు. మరి ఎంత మాటలలో ఉన్నటువంటి ఒక వైలక్షణ్యము, విలక్షణత ఆయన మాటలు, ఈయన మాటలు కూడా. ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచ ఇదం వాక్యం వాక్య విశారద. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ లక్ష్మణస్వామికి దుఃఖం వచ్చింది. మరి అటువంటి వాడు రాముడు ఏమిటి, సుగ్రీవుడిని శరణు పొందటం ఏమిటి, మరి ఏమిటి అసలు, అది విధి కదా ఇదంతా. సుగ్రీవుడేమిటి, రాముడేమిటి, మరి నిజంగా అంతరం చూస్తే. కానీ అక్కడ ఆ ప్రదేశం కానీ ఆ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి, మరి అక్కడంతా కూడా వారి అధీనంలో ఉన్నటువంటిది, అక్కడంతా ఎరుక వారిదే. అయితే రాజులు వీరే అయినా ఇటు వచ్చిన వారు కాదు. ఆ ప్రాంతం అంతా సుగ్రీవుడి వానరులు వీరి చేతిలో ఉన్నటువంటిది అది. మరి అట్లాంటి వారిని శరణు పొందటము అని అంటే బాధే కలిగింది. ఏం దశ ఇది అని చెప్పి లక్ష్మణస్వామి ఒక్కసారి గిర్రున కంటిలో నీళ్లు తిరిగినాయి. శోకము కమ్మేసింది ఆయనకి. ఇలా పలకటం వాక్య విశారదుడు ఆయన, పలికినటువంటి ఆయన అని చెప్పి హనుమ ఆశ్చర్యపోయాడు. ఈదృశ బుద్ధి సంపన్న జితక్రోధ జితేంద్రియా ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతా. అయ్యో, ఇటువంటి బుద్ధి సంపన్నులు, ఇంద్రియ జయము కలిగినటువంటి మహాపురుషులు మా అదృష్టం చేత కదా ఇలా వచ్చారు ఇప్పుడు ఆ సుగ్రీవునితో స్నేహాన్ని కోరి. కానీ సహి రాజ్యాత్ పరిభ్రష్ట కృతవైరశ్చ వాలిన హృతదారో వనే త్యక్తో భ్రాత్ర వినికృతో భృశం. కానీ ఆ విధి ఉన్నదే సుగ్రీవుడికి కూడా వక్రీకరించింది. అతడు ఇప్పుడు రాజ్యభ్రష్టుడై ఉన్నాడు. వాలి అతని భార్యని అపహరించాడు, సుగ్రీవుని భార్యను. అతడు కూడా ఇటువంటి కష్టముల్లోనే ఉన్నాడు. కరిష్యతి ససహాయ్యం యువయోర్ భాస్కరాత్మజ సుగ్రీవ సహచ అస్మాభి సీతాయా పరిమార్గణే. నిజానికి ఇద్దరు కూడా సమానమైనటువంటి దశలో ఉన్నారు. ఈయన భార్యను ఎవడో తెలియని మాయావి అపహరించాడు, ఆయన భార్యను ఆ వాలి అన్న అయినటువంటి వాలి అపహరించాడు. కనుక వీరికి స్నేహము చాలా చక్కగా కలుగుతూ ఉంది. బాగున్నది, మేము కూడా సీతాదేవిని వెతకటానికి ప్రయత్నం చేస్తామయ్యా. ఇచ్చేవ ముక్త హనుమాన్ శ్లక్షణం మధురయాగిరా బభాషే సోభిగచ్చేమ సుగ్రీవమితి రాఘవం. కనుక వెళ్దాం, సుగ్రీవుడు కూడా మీతో స్నేహం చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అలా ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. భిక్షురూపం పరిత్యజ్య, ఆ భిక్షురూపం సన్యాస వేషాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. వానరం రూపమాస్థిత, యథార్థ రూపాన్ని ధరించాడు ఆంజనేయ స్వామి. పృష్టమారోప్యతౌ వీరౌ జగామ కపికుంజర, పృష్టమారోప్య భుజాల మీద ఎక్కించుకున్నాడు ఇద్దరిని కూడా. కొండ పైకి వెళ్ళాలి, ఆ ఋష్యముఖం ఎగుడు దిగుడు చాలా కష్టము, దీని మీద నడవటము, మా భుజాల మీద ఎక్కండి అంటే ఎక్కారు. ఆయన బయలుదేరాడు. సతు విపుల యశః కపి ప్రవీర పవనసుతః కృతకృత్యవత్ ప్రహృష్టః గిరివరమురు విక్రమః ప్రయాత సుశుభమతిస్సహ రామ లక్ష్మణాభ్యాం. చాలా ఆనందంగా వచ్చిన పని చాలా సులువుగా అయిపోయింది. ఆశంకసే యదగ్నిం తదిహ స్పర్శక్షమం రత్నం, ఎర్రగా కనపడుతూ ఉంటే అది అగ్ని ఏమో అని భయపడితే అది రత్నమైందట పగడము. అంటే అగ్ని ముట్టుకోవటానికి వీల్లేదు, రత్నమైతే ఆనందంగా తీసేసుకుంటాం. అలా భయపడి వచ్చాడు, ఎవరో వాలి పంపించిన వారా అని భయపడ్డారు. కానీ వీరు తమ సహాయం కోసం వచ్చారు అని, సహాయం చేయటానికి వీరు సిద్ధమే, వారి చేత సహాయం పొందటం కూడా లాభమే. కనుక తాను వచ్చినటువంటి దూతకృత్యము నెరవేరింది అనేటటువంటి ఆనందము ఆంజనేయ స్వామికి కలిగి, ఇంకా ప్రహృష్ట కృతకృత్యవత్తు చేయవలసిన పని అయిపోయింది, చేసినట్లయింది అని చాలా సంతోషించాడు ఆంజనేయ స్వామి. వారిని ఇలా ఎత్తుకొని బయలుదేరాడు సుగ్రీవుని సమీపానికి వెళుతూ ఉన్నారు వారు. రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.